23 ఏకానేకాక్షరాకృతి 1 సం భా ఏకానేకాకరాకృతి ఏకస్య ఈశ్వర ప్రతిబింబోపాధితదు శుద్ధసత్వ ప్రధాన మన్నర మజ్ఞానం అనేకాని మలిన సత్వ ప్రధానతీయా జీవో సాధభూతా సెత్నరాణి అజ్ఞానాని యో మయా చావిద్య చ స్వయమేన భనతి ఇతి శ్రుతేః ఏకం చానేకాని చ ఏకానేకాని తాని చ అక్షరాణి చ తాని తథా మాయాంతు ప్రకృతిమితి శ్రుతేః 72 లలితా త్రిశతి భాష్య తేష్వాకృతేః ప్రతిబింబాన్యసిచ్ఛిన్నాని పానా చైతన్యాని ఘట్స్తోదకావచ్ఛిన్న ప్రతిబింబితాకాశ్వత్యస్యాః సా తథా అథనా ఏకాని చ ప్రణవాద్యాని అనేకాని చ అకారాదీక్షకారాంతాని అక్షరాణి వర్ణానః ఆకృతియః స్వరూపం యస్యాః సా మాతృకాస్వరూప స్వేన క్షకారాంతా మాతృకేత్యభిధీయతే ఇతి నచనాత్ వా అకారాది అథపా ఏ చ కశ్చ ఏకారకకారౌ తౌ చ ఇతరా న్యవేకాక్షరాణి చ సర్వం మిలిత్వా పంచదశవర్ణాత్మిక మూల విద్య ఆకృత్యః స్వరూపం యస్యాః సా సాక్షితయా ఏకీభూతా అనేకాశ్వేషు ఆకృత్యః స్వరూపం శోధిత తత్వం పదార్థ సామరస్యాత్మకం యస్యాః సా తథా ఓం ఏకానేకాక్షరాకృతయే నమః ఆమ్ నీ ఏకమనగా ఈశ్వర ప్రతిబింబము ఉపాధిగా గల శుద్ధసత్వ ప్రధానము అన్యగుణ సంస్పర్శరహితము అక్షరమునైన జ్ఞానము అనగా శుద్ధసత్వ ప్రధానమైన మాయ అనేకములసగా మలినసత్వ ప్రధానము అన్యగుణ సమ్మేళనముచే సంకరము అయిన జీవోపాధి భూతములు అక్షరములైన అవిద్యలు మాయా చావిద్యా చ అనుచు శృతి మాయ అవిద్య రెండును దేవి తానే ఎగుచున్నదని చెప్పుట చేత ఈశ్వరోపాధి అయిన మాయయు జీవోపాధి శంకర 12-10 వరకు 73-74 లలితా త్రిశతి భాష్య యైన అవిద్యయు కలసి ఏకానేక ములైనవి ఏకము అనేక ములునైన అక్షరములు ఏకానేకాక్షరములు మాయంతు ప్రకృతిం విద్యాత్ మాయను ప్రకృతిగా తెలియు మనుశ్రుతివచనము వలన ఆ ఏకానేకాక్షరములందు ప్రతిబింబములైన ఆకృతులుగాని అవచ్ఛిన్న చైతన్యములుగాని ఘటజలమందు అవచ్ఛిన్నము ప్రతిబింబితమునైన ఆకారముందురీతిగా ఈ పరమేశ్వర్యందు భిన్నముగాను అభిన్నముగాను గలవుగాన ఆమె ఏకానేకాక్షరాకృతి యను నామముతో నొప్పారును అథనా అకారాదిక్షకారాంతా మాతృకేత్యభిధీయతే అకారము మొదలుకొని క్షకారము వరకు గలయక్షర సముదాయమును మాతృకాయని చెప్పుదురు ఏకాక్షరములైన ప్రణవాదులు అనేకములైన అకారాదిక్షకారాంతముగల వర్ణములు స్వరూపముగా గలదిగాన అనగా నూతృకాస్వరూపిణిగా విలసిల్లునదిగాన దేవికి ఈ నామమన్వర్థము www.com యద్వా ఏకార కకారములు ఇతరములైన అనేకాక్షరములు కలసి పంచదశవర్ణాత్మికయైన ప్రధాన పంచదశి విద్య స్వస్వరూపముగా గలది అనగా పంచదశి విద్య సౌభాగ్య విద్య ఎందలి బీజాక్షరములచే ప్రతిపాదిత తత్వం స్వరూపము లేక ఆకృతిగా గలది యగుటచే మహాత్రిపుర లలితా త్రిశతి భాష్య సుందరి ఏకానేకాకారాకృతయను నామముతో నము చేయబడుచున్నది సంకీర్త అనేకములైన అవిద్యోపాధులందు అవిద్యోపాధులందు సాక్షి మాతృరాలుగా ఏకమయున్న స్వరూపము తాత్ త్వం పదార్థ శోధన వలన తేలిన సామరస్యాత్మిక స్వరూపము గలదిగాన పరమేశ్వరి ఏకానేకాక్షరాకృతి అని సవనీరాలై వెలుగొందుచున్నది.